విజ్ఞాన శాస్త్రంతో వినోదాలు పుస్తకం 7వ భాగం. ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం. నీళ్లు కింద పడిన సమస్య లేని ప్రదేశంలో ఈ ప్రయోగం చేయాలి. ఒక గ్లాస్ తీసుకోండి, దాని నిండా నీళ్లు నింపండి, దానిని ఒక అట్ట ముక్కతో కప్పండి. ఇప్పుడు గ్లాసుని ఒక్కసారిగా బోర్ల వేసి అట్ట ముక్క మీద నుంచి మీ చెయ్యి తీసేయండి. కింద నుంచి గాలి అట్టముక్క మీద ఒత్తిడి కలిగించడం వల్ల గ్లాసులోని నీళ్లు కింద పడవు. చల్లటి గాలి బరువు ఎక్కువ, ఇది నేల మీదకి దిగుతుంది. వేడి గాలితో పోలిస్తే చల్లటి గాలి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఒక వెడల్పు మూతి గల సీసా తీసుకుని దానిని తిరగేసి ఒక నీటి పాత్రలో బోర్లించండి. సీసా లోపలికి ఎంతవరకు నీళ్లు వెళ్ళాయో అక్కడ గుర్తుపెట్టండి. తరువాత దీనినంతటిని 2-3 గంటల సేపు ఫ్రిడ్జ్లో ఉంచండి. నీళ్లు సీసాలోకి కొంచెం పైకి ప్రవేశించడం గమనిస్తారు. చల్లటి గాలి తక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తుందని దీని ద్వారా నిరూపితమవుతుంది. గాలి వేడి ఎక్కినప్పుడు దాంట్లోని అణువులు ఒకదానితో ఒకటి బాగా ఢీకొంటూ ఉంటాయి. అందుకే చల్లటి గాలితో పోలిస్తే వేడిగాలి ఎక్కువ ప్రదేశం ఆక్రమిస్తుంది. చల్లగాలి నేలకు దిగితే వేడిగాలి పైకి లేస్తుంది. వేడిగాలి పైకి లేస్తుంది అని అనుకున్నాం కదా. ఏదైనా పొయ్యి దగ్గర సబ్బునీటితో బుడగలు ఊదండి. ఈ బుడగలు పైకి వెళతాయి. తేలికపాటి ఈక, పల్చటి కాగితం కూడా పైకి లేస్తాయి. వేడిగాలి కారణంగా కొవ్వొత్తి పొగ, అగరబత్తిల పొగ కూడా ఎప్పుడూ పైకి లేస్తుంది. భూమి మీద గాలి వేడిగా ఉందా చల్లగా ఉందా అన్న దాన్ని బట్టి అది పైకి లేస్తుంది లేదా కిందకు దిగుతూ ఉంటుంది. అంటే గాలి ఎప్పుడూ కదులుతూ నెడుతూ ఉంటుంది. గాలి ఈ కదలికల వల్లే చెట్ల ఆకులు కదులుతూ ఉంటాయి, తడిబట్టలు ఆరిపోతాయి. గాలిని చూడలేం, కానీ గాలి ద్వారా కదిలే వస్తువులని చూడగలం. ఎగురుతున్న వస్తువుల్ని చూసి గాలి ఉందని ఖచ్చితంగా చెప్పగలం. గాలి వల్ల తెరచాప ఉన్న పడవ కదలటం నువ్వు ఎప్పుడైనా చూసావా? ఇటువంటి పడవ నమూనా తయారు చేసి దానిని పెద్ద పాత్రలో వదిలి చూడు. 4 వైపులా వీచే ఈదురుగాలులు చూసినప్పుడు అది మనల్ని నేల మీద నుంచి లేపి ఆకాశంలోకి విసిరేస్తుందన్న భయం కలుగుతుంది. కానీ ఇలా ఎన్నటికీ జరగదు. గాలి కావాలనుకున్నప్పటికీ స్వయంగా భూమి నుంచి ఎంతో దూరం వెళ్ళలేదు. ఎందుకంటే గాలి కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా భూమి కేంద్రం తమ వైపుకి మనల్ని లాక్కుంటుంది. ఈ బలమైన శక్తినే మనం గురుత్వాకర్షణ అంటాం. ఈ శక్తిని కూడా మనం చూడలేం, కానీ అది చేసే పనులను మనం తేలికగా గుర్తించగలం. ఒక్కసారి గాలిలోకి ఎగురు, నువ్వు భూమిని విడిచిపెట్టావు. కానీ ఏం జరిగింది?